ఆకాశం కనిపెట్టేల ఆకాశం పని పట్టేల ఊగకేం వరి మతి లేని సుందరి జింగు చక్కు జింగు చక్కు చా చక్కు జింగు చక్కు జింగు చక్కు చా చక్కు చక్కు